0-1-4 హస్తికుంభోత్తంగకుచ హస్తహాస్యస్యం ధా హస్తికుంభోత్తుంగకుచ అస్త్రీతి హస్త్రీ తస్య కుంభో తద్వదున్నతౌ కుచో సాంద్రో యస్యః సా తథా ఓం హస్తికుంభోత్తుంగకుచాయై నమః ఆం విహసః అనగా తుండము తుండము గలదిగాన హస్తి ఎనబడును ఏనుగు యొక్క కుంభస్థలము వంటి యున్నతములు సాంద్రములైన కుచములు గలదిగాన హస్తి కుంభోత్తుంగకుచాయ్యను నామముతో దేవి యొక్క గుణ సంకీర్తనము చేయబడుచున్నది